79 ఉపాధులలో రకాలు. రామ, ఈ సృష్టిలోని జీవోపాధులు ప్రధానంగా 3 రకాలు. 1 సాత్విక జీవోపాధులు, 2 రాజస జీవోపాధులు, 3 తామస జీవోపాధులు. వీటిని ఇంకా విభాగం చేస్తే 14 రకాలుగా విభజించవచ్చు. అవి: 1 ఇదం ప్రథమత అత్యంతోత్తమ సత్వ, 2 గుణపీవరి ఉత్తమ సత్వ, 3 ససత్వ, 4 అధమ సత్వ మధ్యమ సత్వ, 5 అత్యంత తామసి అత్యంతాధమ సత్వ. ఈ 5 సాత్వికల్లో రకాలు. అత్యంతాధమ సత్వమే అత్యంత తమోగుణమవుతుంది గనుక దాన్ని అత్యంత తామసి అన్నారు. 6 రాజసి, 7 రాజస సాత్వికి, 8 రాజస రాజసి, 9 రాజస తామసి, 10 రాజసాత్యంత తామసి. ఈ 5 రాజసల్లో రకాలు. 11 తామసి, 12 తామస సత్వ, 13 తమో రాజసి, 14 అత్యంత తామసి. ఈ 4 తామసల్లో రకాలు. వీటిలో తామస తామసి లేదు. ఇకపోతే సత్వ విభాగంలో 5వది, తమో విభాగంలో 4వది ఒకటే అయిపోయాయి. అలాగే రజోగుణంతో తమోగుణం కలిసినా, తమోగుణంలో రజోగుణం కలిసినా ఫలితం ఒకటే. కనుక 9వది 13వది ఒకటే అయిపోయాయి. కనుక మొత్తం మీద 12 విభాగాలు తేలాయి. రామ, ఇక ఈ విభాగాల యొక్క అర్థాలు చెబుతా విను. ఆయసర్ 124. 1 ఇదం ప్రథమత అత్యంతోత్తమ సత్వ. పూర్వకల్పంలోనే సాధన అంతా ఇంచుమించుగా అంత పూర్తయిపోయి ఈ కల్పంలో మొదటి జన్మలోనే ముక్తి పొందేవారు. ఉదాహరణ సనకసనందనాదులు. 2 గుణపీవరి ఉత్తమ సత్తా ఈ కల్పంలో 5 లేక 6 జన్మల్లో ముక్తి పొందేవారు. ఉదా నారదాదులు. 3 ససత్వ మధ్యమ సత్య ఈ కల్పంలో జన్మ జన్మకు సత్వ సంపత్తిని పెంచుకుంటూ 100 జన్మల్లో ముక్తిని పొందేవారు. ఉదా అనేకమంది మహర్షులు. 4 అధమసత్వ అనేక వేల జన్మలకు మోక్షం పొందుతారు. వీరిని చూస్తే జ్ఞానులని గుర్తుపట్టటం కష్టం. సుఖ దుహకాలలో కొట్టుకుపోతున్నట్లు కనిపిస్తారు. ఉదా అనేకమంది సాధకులు. 5-14 అత్యంత తామసి అత్యంత అధమసత్వ వీళ్లకు ఆధ్యాత్మిక వాసన ఉండదు. ఈ కల్పంలో మోక్షం రావడం కష్టం. అత్యంత అధమసత్వమన్నా అధమతామసమన్నా ఫలితం ఒకటేనని మనం గ్రహించాలి. ఇప్పటికీ సాత్విక విభాగాలు 5 పూర్తయినాయి. ఇక రాబోయేవి రాజసిక విభాగాలు. 6 రాజసి వీళ్లకి ఈ కల్పంలో మానవ జన్మ వచ్చేసరికే 2-3 జన్మలు పడుతుంది. ఆ తరువాత జన్మల్లో పైన కింద పడుతూ ఉంటారు. ఈ కల్పంలో వీరికి మోక్షం లభించటం సందేహమే. వీళ్లల్లో రజోగుణం ఒక్కటే ప్రధానంగా ఉంటుంది. 7 రాజస సాత్వికి వీళ్ల రజోగుణంలో సత్వగుణం కూడా చెప్పుకోదగినంతగా ఉంటుంది. వీళ్లు సంసారంలోనే ఉంటారుగాని ఈ సంసారం దుహకమయమని గుర్తిస్తారు. జ్ఞానప్రాప్తికి అనుకూలమైన పనులు చేస్తూ ఉంటారు. ఉదా రాజర్షులు. 8 రాజస రాజసి వీళ్లు రజోగుణ ప్రధానంగా ధార్మిక జీవనం గడిపి యక్షగంధర్వాది లోకాలను చేరిన జీవులు. వీళ్లు కృషి చేస్తే కొద్ది జన్మలలోనే ముక్తి లభించవచ్చు. ఉదా గంధర్వ రాజైన చిత్రరథాదులు. 9 రాజస తామసి తమోగుణ విభాగంలో 13వదిగా కూడా ఈ తెగ వస్తుంది. వీరిలో రజస్ తమోగుణాలు సమపాళ్లలో ఉంటాయి. వీళ్లకు మోక్షం మీద దృష్టి ఉంటుంది. ప్రయత్నం మాత్రం చాలా స్వల్పం. మోక్షం రావటానికి కొన్ని 100ల జన్మలు పడుతుంది. ఉదా సామాన్య సాధకులు. 10 రాజసాత్యంత తామసి వీరిలో రజోగుణం స్వల్పంగా ఉండి తమోగుణం అధికంగా ఉంటుంది. సత్కర్మలు మంచివని ఒప్పుకుంటూనే ఉంటారు గాని త్వరగా చేయలేరు. మోక్షం పొందటానికి కొన్ని 1000 జన్మలు పడతాయి. ఉదా సాంప్రదాయక కుటుంబాలలోని సామాన్యులు. ఇక్కడికి రజోగుణ విభాగాలు 5 పూర్తి అయ్యాయి. తమోగుణంలో 4 విభాగాలు చేశారు. తామస తామసి అనే విభాగాన్ని చేయలేదు. తామస తామసికి అత్యంత తామసికి చెప్పుకోదగ్గ భేదం లేదు కనుక దాన్ని వదిలేశారు. అందుచేత తమోగుణ విభాగంలో 4 రకాలే వచ్చాయి. 11 తామసి అనేక కల్పాలు దాటాక వీరికి మోక్షం లభిస్తుంది అల్పజీవులు. 12 తామస సత్తా జన్మించింది తామస జాతి అయినా సత్యప్రధానులే ఆ జన్మలోనే మోక్షం సంపాదించుకునేవారు. ఉదా ప్రహ్లాదుడు కర్కటి. 13 తమోరాజసి ఇది రజోగుణ విభాగంలో రాజస తామసి అనే పేరుతో వచ్చింది ఫలితము అదే. వీళ్లు సామాన్యంగా సాధకులు లాగానే పుడుతూ కొన్ని వందల జన్మలకు ముక్తిని అందుకుంటారు. 14 అత్యంత తామసి వీరికి మోక్షార్హతే ఉండదు. రామ ఈ విభాగమంతా ఎందుకు చెప్పానంటే జీవులకు బ్రహ్మకు భేదమల్లా ఉపాధుల వల్ల మాత్రమే. ఆయసర్ 125 శరీరాల వల్ల మాత్రమే. ప్రపంచమంతా కలిపితే ఉత్పత్తికి ముందు అది బ్రహ్మస్వరూపంలోనే ఉంది, లయానికి తరువాత అది బ్రహ్మస్వరూపంలోనే ఉంది అని చెప్పటానికే ఇదే నువ్వు గుర్తించవలసిన సత్యం.